అన్ని ప్రేయములు ఆత్మ కొరకే, ఆత్మార్థత్వేన హి ప్రేయన్ విషయో నస్వతః ప్రియః స్వతయేవ హి సర్వేషామాత్మా ప్రియతమో మతః. 108. హి ఇందువలన ననగా విషయః విషయము స్వతః స్వతః సిద్ధముగా న ప్రియః ప్రియము కాదు ఆత్మార్థత్వేన ఆత్మ కొరకైన దగుటచే ప్రేయాన్ ప్రియమైనది. హి ఏ కారణము వలన ఆత్మ ఆత్మ స్వత ఏవ స్వత సిద్ధముగనే సర్వేషాం అందరికినీ ప్రియతమః ఎక్కువ ప్రియమైనదిగా మతః అంగీకరింపబడినదో. శ్రీవివేక 11, 181, 182. శ్రీవివేక చూడామణి, హి ఏ కారణము వలన విషయము స్వతః అది విషయము అనే కారణము చేత ప్రీతిగోచరము కాదు, కాని ఆత్మార్థత్వేన ఆత్మకు సుఖమునుగాని దుఃఖనివృత్తినిగాని కలిగించుచున్నదిగాన ప్రేమ విషయమగుచున్నది. విషయమైనంత మాత్రముననే ప్రియమైనచో అది ఎల్లప్పుడును ప్రియముగనే ఉండవలెను, కాని అట్లు కనబడుటలేదు. ఒక కాలమున చాలా ఇష్టమైన శబ్దాది విషయములను మిత్రపుత్రకల త్రాదులను కూడా జనులు విడిచివేయుచున్నారు, తమ శరీరమును కూడా దండించుచున్నారు, ప్రాణమును నిరోధించుచున్నారు, మనస్సును కూడా లయమొందించుచున్నారు. ఇక చెప్పవలసినది ఏమున్నది? ఆనందమై కోసమని ప్రసిద్ధమైన అజ్ఞానమును కూడా భంజింపచేయుచున్నారు. ఇందులకేమి కారణము? ఆత్మభిన్నములన్నీయు ఆనంద రూపములు కాకుండుట తప్పక ఆనందమును కలిగించునను నిశ్చయము లేకుండుట. కాని ఆత్మ ఆనందరూపమగుట స్వతసిద్ధముగాన అది ఎల్లప్పుడును ప్రియతమమే. కావుననే మా నభువం హి భూయాస్మితి ప్రేమాత్మనీక్షతే అని చెప్పుదురు. నేను లేకుండా పోవుదునుగాక అను అభిప్రాయమెన్నడును కలుగదు. నేను ఎల్లప్పుడును ఉందునుగాక అను ప్రేమ ఆత్మ విషయమున ఉండును అని ఈ వాక్యమునకర్థము. ఇట్టి ప్రేమ ఒక ఆత్మ విషయముననే ఉండుటకు అవకాశమున్నది. స్థూల శరీరము స్వప్నమునందు శాసించుటలేదు, సూక్ష్మ శరీరము సుషుప్తిలో భాసించుటలేదు, ఈ కారణ శరీరము సమాధిలో భాసించుటలేదు. సుషుప్తి సమాధ్యవస్థలలో శబ్దాది విషయములు కూడా భాసించుటలేదు. అవి భాసించడు జాగ్రత్ స్వప్నావస్థలలో కూడా తప్పక ఆనందజనకములే అని చెప్పుటకు అవకాశము లేదు. ఈ విషయము వెనుక చూపబడినది కాన సర్వావస్థలయందును అనువర్తించుచున్నదియు సుషుప్తిలో విషయాదులు లేకున్నను ఆనందరూపముగా నకల ప్రాణుల అనుభవములోనున్నదియు జ్ఞానుల జ్ఞానుల అనుభవము ప్రకానున్నదియు. 188. అన్ని ప్రియములు ఆత్మ కొరకే రము సమాధ్యవస్థలో గూడా ఆనందరూపముననున్నట్లు గోచరించున్నదియు అగు ఆత్మ ఉపాధి సంబంధ మేమియూ లేకుండగనే ప్రాణుల కెల్లరుకును ప్రియతమము కదా. తత ఆత్మ సదానందో నాస్య దుహకం కదాచన యత్సుషుప్త నిర్విషయ ఆత్మానందోనుభూయతే శ్రుత్యః ప్రత్యక్షామైతిహ్యమనుమానం చ జాగ్రతి. 109. నిర్వీయత్ ఏ కారణము వలన సుషుప్తా సుషుప్తియందు శయః విషయశూన్యమగు ఆత్మానందః ఆత్మానందము అనుభూయతే అనుభవింపబడుచున్నదో తతః ఆ కారణము వలన ఆత్మ ఆత్మ సదాసందః ఎల్లప్పుడును ఆనందస్వరూపుడు అస్య ఈ ఆత్మకు కదాచన ఎన్నడును దుహకం దుహకము నలేదు. శృతః వేదము ప్రత్యక్షం ప్రత్యక్షము ఐతిహ్యం ఐతిహ్యము ఆప్తవచనము అనుమానం చ అనుమానము జాగ్రతి ఉన్నవి. తతః ఎల్లప్పుడును సర్వప్రాణులకును ప్రియతమ మైనదగుటచే ఆత్మ ఆత్మ సదానందః ఎల్లప్పుడును ఆనందస్వరూపుడు అస్య ఆనందరూపమగు ఈ ఆత్మకు ఎన్నడును దుహకము లేదు. ఇందులకు అనుభవమును ప్రమాణముగా చూపుచున్నాడు. ఏ కారణము వలన సుషుప్త్యవస్థయందు నిర్విషయ ఆనంద హేతువులుగా భావింపబడుచున్న శబ్ద స్పర్శ రూప రసగంధాది సకల విషయ సంబంధరహితమైన ఆత్మానంద స్వభావ సిద్ధముగు స్వరూపానందము సర్వయ అని అధ్యాహారము ఎల్లరిచేతను అనుభవింపబడుచున్నదో. దేహాత్మానుభవము వలే ఈ అనుభవము కూడా భ్రాంతియేయను శంకను నిరాకరించుటకై శృత్యః ఇత్యాది వాక్యమును చెప్పుచున్నాడు. ఏన్య పరమా ఆనంద ఈతని కిదియే పరమానందము, ఏషోసైన్య పరమా సంపత్ ఈతని కిదియే పరమ సంపద ఇత్యాది శృతులు అజ్ఞానవస్థలోనున్న ప్రాణులకు సుషుప్తి ఎందు కలుగు. 184 శ్రీ వివేక చూడామణి ఆనందమే పరమానందమని చెప్పుచున్నవి. ఇది యుక్తమే. విషయానందము అమయముతో దోహకముతో మిశ్రమైనది ఈ సుషుత్యవస్థ కావుననే వెలుకొలది విషయములోని ఆనందము నిరామయము లను సంపాదించుకొని అనుభవింప సామర్థ్యము గల సార్వభౌముడు కూడా నిద్రలేనిదే జీవింపజాలడు. అందులకు కారణమేమి? స్వరూపానందము దోహకలిప్తము కాకుండుటే. కో హేవాన్యత ప్రాణ్యత్ యదేశ ఆకాశ అనండో నాస్యాత్ ఆకాశము వలె నిర్లిప్త మగు ఈ ఆనందము లేకున్నచో ఎవడు జీవింపగలడు, ఎవడు చూపగలడు అనుశ్రుతి ఈ విషయమునే చెప్పుచున్నది. సుషుప్త్యవస్థలో సుఖము తమస్సుచే ఆవృతమైనను అది జాగ్రత్ స్వప్న సుఖముల కంటే ఉత్తమమైనది అని చెప్పినచో ఆ తమస్సు కూడా జ్ఞానముచే నశించి ఆవరణము తొలగిపోవగనే మంచుతెర తప్పుకొనిన వెంటనే ప్రకాశించు సూర్యుడు వలె స్వయం ప్రకాశమానమగు ఆత్మానందము ఇట్టిదని ఏమి చెప్పవలెను? ఈ విధముగ శృతియు సర్వజనానుభవగోచరమగు సాక్షి ప్రత్యక్షము ఐతిహ్యం పెద్దల వచనము అనుమానం ఆత్మా సదానందరూపః సదా నిరతిశయ ప్రేమాస్పదత్వాత్ యన్నేవం తన్నేవం యథా శబ్దాదాహ ఆత్మ నిరతిశయ ప్రేమాస్పదముగాన సదానందరూపమైనది ఇట్లు కానిచో అట్లు కాజాలదు. ఇందులకు వ్యతిరేకోదాహరణము నిరతిశయ ప్రేమాస్పదములు కాని కావుననే సదానందరూపములు కాని శబ్దాదులు మొదలగు అనుమాన ప్రమాణము ఆత్మ సదానందమయ మను విషయమున ప్రమాణములుగా ఉన్నవి అవ. ఈ విధముగా ఇంతవరకును ఉన్న ప్రబంధముచే ఆత్మ భిన్నములగు స్థూలదేహమును శబ్దావి విషయములను సూక్ష్మదేహమును విభజించి ధర్మరహితము అసంగము అగు ఆత్మ యొక్క తత్వము తెలియటకై స్థూలదేహాది ధర్మములను కూడా వివేచించి ఇప్పుడు ఈ అనాత్మలకన్నింటికిని హేతువగు కారణదేహమును నిరూపించుటకై ప్రారంభించుచున్నాడు.